పరమాత్మయే నిర్గుణ స్వరూపము. ఓ శంకర, నేను సృష్టికాలమున గుణసహితురాలను, లయకాలమునందు నిర్గుణ స్వరూపము కలదానను. పరమపురుషుని సమాగమమున సగుణనైయుందును. నేను సర్వమునకు కారణమైనదానను. అహంకారము త్రిగుణములతో కూడినది. దాని నుండి పంచతన్మాత్రలు, వాటి నుండి పంచమహాభూతములు పుట్టినవి. ఇట్లు మీకు సంక్షేపముగా సృష్టిక్రమమును చెప్పితిని. ఇక మీరు విమానముల మీద మీ స్థానములకు వెళ్ళి మీ మీ పనులను నిర్వహించుడు. మీకు ఆపద వచ్చినప్పుడు నన్ను మనస్సులో స్మరింపుడు. నేను మీ బాధలను తొలగించి శుభములను కలిగింతును. దేవతలారా, నన్ను సనాతన పరమాత్మ స్వరూపముగా నిత్యము స్మరింపుడు. మాలోనెవరిని తలుచుకున్నను మీకు కార్యసిద్ధి ఏర్పడును. మీరు మా మీదనే ప్రేమ విశ్వాసములనుంచుడు. లోకములో నితర వస్తువులను నమ్ముకొని మోసపోవద్దు. అవి నీటి బుడగల వంటివి. ఈ విధముగా ఆ మహాశక్తి మాతో మాట్లాడి మమ్ము సంస్కరించి శ్రీ మహాలక్ష్మిని విష్ణువునకు, మహాకాళిని శివునకు, సరస్వతిని నాకు అర్పించి జగదంబ మమ్ము విడిచి వెళ్ళినది. ఆ ప్రదేశమును విడువగనే మేము పురుష రూపములతో ప్రకాశించితిమి. అప్పుడిది అంతయు ఆ దేవి యొక్క మానవాతీతము, అలౌకికము, అత్యద్భుతమైన ప్రభావమని మేము గ్రహించితిమి. మేమప్పుడు ఆ దివ్య విమానము నెక్కితిమి. అప్పుడు దేవీ ద్వీపము, అమృత సముద్రము అన్నీయు మాయమైనవి. ఇది బ్రహ్మ నారదునకు చెప్పిన అద్భుతమైన గాథ. శక్తి తత్వ ప్రతిపాదనము. బ్రహ్మ నారదునితో మరియు ఇట్లనెను, శక్తి స్వరూపమును జ్ఞానశక్తి, క్రియాశక్తి, అర్ధశక్తి అని మూడు విధములు అనియు, జ్ఞానశక్తి సత్వగుణమునకు, క్రియాశక్తి రజోగుణమునకు, అర్ధశక్తి తమోగుణమునకు సంబంధించినట్లుగను గ్రహించుము. పరమాత్మకు స్థూల రూపము, సూక్ష్మరూపము అని రెండు రూపములున్నవి. మొదటిది నిరాకారము జ్ఞానరూపము, వివర్తముల కన్నింటికి కారణమైనది. రెండవది సాకారము సగుణము. ధ్యాన సమయమందు దేవి యొక్క దయాస్వరూపమునుపాసించవలెను. అది దేవి స్థూల రూపము. పరమాత్మలోని స్వరూపము సూక్ష్మము. ఆ సూక్ష్మరూపమునే సూత్రాత్మకమని పండితులు చెప్పుచున్నారు. పంచీకరణము చేత ఆకాశము మొదలగు పంచభూతములు నేర్పడినవి. ఆకాశమునకు శబ్దమొక్కటియే గుణము. వాయువునకు శబ్దము, స్పర్శ రెండు గుణములు. అగ్నికి శబ్ద, స్పర్శములు మూడు గుణములు. నీటికి శబ్ద స్పర్శ రూపరసములు నాలుగు గుణములు. భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదు గుణములు. ఈ గుణముల కలయిక చేత బ్రహ్మాండము పుట్టినది అని బ్రహ్మ నారదునకు చెప్పెను. బ్రహ్మ నారదునకు త్రిగుణ స్వరూపము వివరించుట. నారదుడు త్రిగుణముల స్వరూపమును గూర్చి వివరించి చెప్పుమనగా బ్రహ్మ అతనికి ఇట్లు చెప్పెను. సత్వగుణమొక్కటియే ఎచ్చటను నిలిచియుండదు. తక్కిన గుణములతో కలిసియే గోచరించుచుండెను. ఇంద్రియములు సమస్తావయవములు స్వచ్ఛముగా వికాసము చెందునప్పుడు, మనస్సు నందే కోరికలు లేనప్పుడు సత్వగుణము ప్రకాశించుచున్నదని తెలియవలయును. చ చంచలత్వము ఆవులింత స్తంభము సోమరితనము రజోగుణ లక్షణములు వివాదములందు చిక్కుకొనుట శరీరము బద్ధకించుట మొదలగు లక్షణములు గలది తమోగుణము. తమోగుణము వృద్ధి చెందినప్పుడు మనస్సు ఇంద్రియములును క్రియాశూన్యములగును అని అంతట నారదుడు పరస్పర విరుద్ధములగు నీ మూడు గుణము లెట్లు కలిసియుండునో వివరింపుమనగా బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ గుణములు దీపకాంతి లక్షణము కలవి. వత్తి తైలము జ్వాల పరస్పర విరుద్ధములయ్యైనను మూడును కలిసి వస్తువులను కనబడునట్లు చేయుచున్నవి కదా, అట్లే ఇవన్నీయును కలిసి ఉండును. ఇవి సంసారమునకు కారణములన్నీ బ్రహ్మ నుండి వింటినని నారదుడు వ్యాసునకు తెలుపగా వ్యాసుడు జనమేజయునకు చెప్పెను. గుణములన్నిటినీ కల్పించి జగన్నాటకమాడించు ప్రకృతి మహాశక్తి ఎల్లరకు నారాధ్య దేవత. ఆ మహామాయా శక్తియే బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలను గుణకర్మ విభాగముననుసరించి సృష్టించును. అందరును ఆ శక్తి సహాయముచేతనే పనులను నిర్వర్తింపగలుగుచున్నారు. కనుక జనమేజయ దేవి యజ్ఞమునర్చి ఆ తల్లి నారాధింపుము. ఆ మాతృదేవి హరిహర బ్రహ్మలచే ఆరాధింపబడినది. అడవిలో క్రూరములైన మృగముల చూచి భయముతో ఐ ఐ అని సున్న ప్రక్కన చేర్చకుండా ఉచ్చరించినను దేవి వాని భయమును పోగొట్టి కోరికలను తీర్చును. ఇందుకు సత్యవ్రతుని చరిత్ర దృష్టాంతమని చెప్పి ఆ చరిత్రనిట్లు వివరించెను. సత్యవ్రతుని చరిత్రము వాగ్బీజ మహిమ. వాగ్బీజ ప్రభావమున సత్యవ్రతుడు సిద్ధినొందుట. ఓ జనమేజయ, ఒకప్పుడు నేనొక ముని సమూహములో గొప్ప పౌరాణిక దివ్య కథను వింటిని. నేను తీర్థాటనము చేయుచు పవిత్రమగు నైమిసారణ్యము చేరితిని. అచట మహావ్రతులు జీవన్ముక్తులు ముని శ్రేష్ఠులునగు బ్రహ్మకుమారులు నివసించుచుండిరి. నేను వారెల్లరకు నమస్కరించితిని. అప్పుడచట సత్కథా కాలక్షేపము జరుగుచుండెను. వారిలో జమదగ్నిముని తక్కిన మునులనిట్లు ప్రశ్నించెను. ఓ మహాతాపసులారా, బ్రహ్మ విష్ణు శివాది దేవతలలో ఎవరు గొప్ప కోరికలన్నీయు ఒకేమారు త్వరలో తీర్చి పూజలందుకొను దేవదేవోత్తములెవరు? దేవతలందరిలో అతిశీఘ్రముగా సులభముగా ప్రసన్నుడగు దేవుడెవడు అని ప్రశ్నించెను. ప్రశ్నను విని లోమస మహర్షి, ఓ జమదగ్నిముని, నీ ప్రశ్నకు సమాధానము చెప్పెదను వినుమని లలితాదేవిని ఆరాధించి అన్ని కోరికలను తీర్చుకొనవచ్చుననియు ఆమె అంతకును మూలమైనదనియు దేవలకెల్లరకు తల్లి అనియు దయార్ధ హృదయురాలనియు ఆమె అందరిచే సేవింపబడుచుండునని చెప్పి ఈ విషయమున నొక కథ చెప్పెదని వినుమని ఇట్లు పలికెను. పూర్వమొక బ్రాహ్మణుడు ఒక దివ్యాక్షరముచ్చరించిన మాత్రముననే గొప్ప సిద్ధిని కైవసము చేసికొననని ఆ కథ చెప్పనారంభించెను. కోసల దేశమున దేవదత్తుడను బ్రాహ్మణుడు సంతానము లేనివాడై యాగమునర్చెను. ఆ యాగములో గోభీలుడను వాడు అప్రసూతిగా స్వరభంగముగా మంత్రము ఉచ్చరించుటచే దేవదత్తుడాతని మూర్ఖుడవని నిందింపగా గోభీలుడు కోపముతో నీకు జన్మించు పుత్రుడు మూర్ఖుడు మాటనుచ్చరింపలేనివాడు అగుగాకయని శపించెను. దేవదత్తుడు భయపడి శాపమును తొలగింపుము అనుగ్రహింపుమని ఆతనిని పాదములపై తలనుంచి ప్రార్థించెను. అంతట గోభిలుడు దయార్ధ హృదయుడై దేవదత్తునితో నీ కుమారుడు మూర్ఖుడయ్యును.